జగమే మారినది మధురముగాయి వేళ, జగమే మారినది మధురముగాయి వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగాయి వేళ. మయూరమై పావురములు పాడే, ఎల పావురములు పాడే, ఇదే తేరెను గోరు వంక రామ చిలుక చెల్తా, అవి అందాల చెల్తా, నెనరు పూరిమి ఈనాడే పండెను, జగమే మారినది మధురముగాయి వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగాయి వేళ. సువాసన స్వాగతములు పలుక, సుస్వాగతములు పలుక, ఆ విరదాదులా సువాసన స్వాగతములు పలుక, సుస్వాగతములు పలుక, తిరుగాడును తేనెటి గతీయదనము కోరి అనురాగాల తేలి, కమ్మని భావమే కన్నీరై చిందెను, భావమే కన్నీరై చిందెను, ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి, జగమే మారినది మధురముగాయి వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే